ప్రజాపతిర్వానగ్నిష్టోమేనాగ్నిష్టోమేన వై ప్రజాపతి అగ్నిష్టోమేనేత్యగ్నిష్టోమేన వై ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజిత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజిత ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజతృజత ప్రజా ప్రజాసృజతృజత ప్రజా ప్రజాసృజత ప్రజా ప్రజాసృజతృజత అగ్నిష్టోమేన అగ్నిష్టోమేన తాసృజతృజత అగ్నిష్టోమేన అగ్నిష్టోమేనాగ్నిష్టోమేన తాస్తాగ్నిష్టోమేనైవైవాగ్నిష్టోమేనతాస్తాగ్నిష్టోమేనైవ అగ్నిష్టోమేనైవైవాగ్నిష్టోమేనాగ్నిష్టోమేనైవ పరిపర్యేవాగ్నిష్టోమేనాగ్నిష్టోమేనైవ పరి అగ్నిష్టోమేనేత్యగ్నిస్తోమేన ఏవ పరిపర్యేవైవ పరిజగృహ్ణాద్ గృహ్ణాత్ పర్యేవైవ పరిజగృహ్ణాద్ పర్యగృహ్ణాద్ గృహ్ణాత్ పరిపర్యగృహ్ణాత్తాసాన్నాసామగృహ్ణాత్ పరిపర్యగృహ్ణాత్తాసారాన్ గృహ్ణాత్తాసాన్నాసామగృహ్ణాద్గృహ్ణాత్తాసాం పరిగృహీతానాం పరిగృహీతానాం తాసామగృహ్ణాద్గృహ్ణాత్తాసాం పరిగృహీతానాం తాసాం పరిగృహీతానాం పరిగృహీతానాం తాసాం తాసాం పరిగృహీతానామశ్వతరో అశ్వతర పరిగృహీతానాం తాసాం తాసాం పరిగృహీతానామశ్వతర పరిగృహీతానామశ్వతరో అశ్వతర పరిగృహీతానాం పరిగృహీతానామశ్వతరోత్యశ్వతర పరిగృహీతానాం పరిగృహీతానామశ్వతరోతి పరిగృహీతానామితి పరిగృహీతానా అశ్వతరోత్యశ్వతరో అశ్వతరోత్య ప్రవద ప్రవదాత్యశ్వతరో అశ్వతరోత్య ప్రవద అత్య ప్రవద ప్రవదాత్యత్య ప్రవచకస్య తస్యా ప్రవదాత్యత్య ప్రవచకస్య అప్రవచకస్య తస్యా ప్రవద ప్రవచకస్యానుహాయానుహాయ తస్యా ప్రవద ప్రవచకస్యానుహాయ తస్యానుహాయానుహాయ తస్యానుహాయ రేతో రేతోనుహాయ తస్యానుహాయ రేత

ముఖదత్తమేతమగ్నిరగ్నిస్తమమిలీతమేతమగ్ని తమగ్నిరగ్నిస్తంతమగ్నిర్దేవత గాయత్రీ గాయత్రి అసృజ్యతాన్వన్వసృజ్యత గాయత్రీ అసృజ్యత గాయత్రీ గాయత్రీ సృజ్యతాసృజ్యత గాయత్రీ ఛంద ఛంద గాయత్రీ అసృజ్యతాసృజ్యత గాయత్రీ ఛంద గాయత్రీ ఛందోరథం తరగోరథం తరం ఛందో గాయత్రీ గాయత్రీ ఛందోరథం తరగోరథం తరం ఛందోరథం తరగోసామ సామరథం తరం ఛందోరథం తరగోసామ రథం తరగోసామ సామరథం తరగోరథం తరగోసామ బ్రాహ్మణో బ్రాహ్మణ సామరథం తరగోరథం తరగోసామ బ్రాహ్మణ సామ బ్రాహ్మణో బ్రాహ్మణస్తామ సామ బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణస్తామ సామ బ్రాహ్మణో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణం రజో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణం రజః పశూనాం పశూనాం రజో మనుష్యాణం బ్రాహ్మణో బ్రాహ్మణో మనుష్యాణం రజః పశూనాం అజః పశూనాం పశూనాం రజో అజః పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనాం రజో అజః పశూనాం తస్మాత్ పశూనాం పశూనాం తస్మాత్ తేజస్ పశూనాం పశూనాం తస్మాత్ తస్మాత్ తేజస్ పశూనాం పశూనాం తస్మాత్ ముఖ్యా ముఖ్యాస్తే తస్మాత్ తస్మాత్ ముఖ్యా ముఖ్యా ముఖ్యాస్తే ముఖ్యా ముఖదో ముఖదో ముఖ్యాస్తే ముఖ్యా ముఖదో ముఖ్యా ముఖదో ముఖ్యా ముఖ్యా ముఖదో హిమ ముఖదో ముఖ్యా ముఖ్యా ముఖదో హిమ ముఖదో ముఖదో సృజ్యంత సృజ్యంత హిమ ముఖదో ముఖదో సృజ్యంత యసృజ్యంత సృజ్యంత హి సృజ్యంతో రథో సృజ్యంత హి సృజ్యంతో రథ అసృజ్యంతో రథో సృజ్యంత సృజ్యంతో రథో బాహుభ్యాం బాహుభ్యాం రథో సృజ్యంత సృజ్యంతో రథో బాహుభ్యాం పంచదశం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం బాహుభ్యాం పంచదశం నిర్నిష్పంచదశం బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం నిష్పంచదశం బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం పంచదశం నిర్నిష్పంచదశం పంచదశం నిరమీత నిష్పంచదశం పంచదశం నిరమీత ఇంద్రస్తంతమింద్రోదేవత అన్వసృజ్యతృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృష్టుకృ రాజన్యో మనుష్యాణ మనుష్యాణాగో రాజన్యో రాజన్యో మనుష్యాణామవిరవిర్మనుష్యాణాగో రాజన్యో రాజన్యో మనుష్యాణామవి మనుష్యాణామవిరవిర్మనుష్యాణ మనుష్యాణామవి పశూనాం పశూనామవిర్మనుష్యాణ మనుష్యాణామవి పశూనా అవిష్పశూనాం పశూనామవిరవిష్పశూనాం తస్మాత్ తస్మాత్ పశూనామవిరవిష్పశూనాం తస్మాత్ ఆద్ పశూనాం తస్మాత్ తస్మాత్ ఆద్ పశూనాం పశూనాం తస్మాత్ తే తస్మాత్ ఆద్ పశూనాం పశూనాం తస్మాత్ తే తస్మాత్ తే తస్మాత్ తస్మాత్ తే వీర్యావంతో వీర్యావంతస్తే తస్మాత్ తస్మాత్ తే వీర్యావంతః తే వీర్యావంతో వీర్యావంతస్తే వీర్యావంతో ఏక విభూషమిత్యేక విభూషం నిరమిమీతమిమీత నిర్నిరమిమీతం నవమిమీత నిర్నిరమిమీతం అమమేతమంతమమేతమమేతమమృష్టవృష్టప్తమమేతమమేతమమృష్టవ అమృష్యానామశ్వోశ్వమనుష్యానామశ్వ తస్మాత్తౌ భూతసంగ్రామిణౌ భూతసంగ్రామిణౌ తౌ భూతసంగ్రామిణావిశ్వశ్వ భూతసంగ్రామిణౌ తౌ భూతసంగ్రామిణావిశ్వశ్వ అశ్వశ్చాశ్వశ్వశ్చోద్రశ్రోద్రశ్చాశ్వశ్వశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ్చోద్రశ దేవతాహి నమహి దేవతారా త్రిదేవతా దేవతాహి దేవత అన్వర దేవతాహి దేవత అను దేవత అన్వర దేవత దేవత అన్వసృజ్యత సృజ్యతను దేవత దేవత అన్వసృజ్యత అన్వసృజ్యత సృజ్యత అన్వన్వసృజ్యత తస్మాత్ తస్మాదసృజ్యత అన్వన్వసృజ్యత తస్మాత్ అసృజ్యత సృజ్యత తస్మాత్ పాదౌ పాదౌ తస్మాత్ పాదౌ ఉపాదౌ తస్మాత్ తస్మాత్ పాదావుపో పాదౌ తస్మాత్ తస్మాత్ పాదావుపో పాదావుపో పాదౌ పాదావుపో జీవతో జీవత ఉపపాదౌ పాదావుపో జీవత ఉపజీవతో జీవత ఉపమ జీవత పత్త పత్తో జీవత ఉపమ జీవత పత్త జీవత పత్త పత్తో జీవతో జీవత పత్తో హి పత్తో జీవతో జీవత పత్తో హి పత్తో జీవతో జీవత పత్తో హి ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష్ప్రజాపతిష

సప్తదశాయ సప్తదశాయ సప్తదశేన సప్తదశేన ఏదత్తవశేన దత్తవశేనైకేదత్తవశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన దత్తవశేనైకేదత్తవశేన ప్రాజాపత్యేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననయన ప్రజననయన ప్రాజాపత్యేన సప్తదశేన సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననయన సప్తదశేనేన సప్తదశేన ప్రజాపత్యేన ప్రజననయన ప్రజననయన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననయనైక విభంశాయ ఏక విభంశాయ ప్రజననయన ప్రజాపత్యేన ప్రజాపత్యేన ప్రజననయనైక విభంశాయ ప్రజాపత్యేనేతి ప్రజాపత్యేన ప్రజననయనైక విభంశాయైక విభంశాయ ప్రజననయన ప్రజననయనైక విభంశాయ జ్యోతిజ్యోతిరేక విభంశాయ ప్రజననయన ప్రజననయనైక విభంశాయ జ్యోతి ప్రజననయనేతి ప్రజననయన ఏక విభంశాయ జ్యోతిజ్యోతిరేక విభంశాయైక విభంశాయ జ్యోతిరేక విభంశాయైక విభంశాయ జ్యోతిక విభంశాయేత్యేక విభంశాయ జ్యోతిసత్తజ్యోతిజ్యోతిసేత్యోతిజ్యోతిసేతి ఏదస్తోమస్తోమేత్యేదిస్తోమస్తోమేత్యేదిస్తోమేవైవస్తోమేత్యేదిస్తోమేవస్తోమేవైవస్తోమస్తోమేవదత్తదేవస్తోమస్తోమేవదత్తదేవైవదత్తస్తోమాయస్తోమాయదేవైవదత్తస్తోమాయస్తోమాయదత్తస్తోమాయజ్యోతిజ్యోతిస్తోమాయదత్తస్తోమాయజ్యోతిః స్తోమేత్యేదిస్తోమేత్యేదిస్తోమేత్యేదిస్తోమాయస్తోమాయజ్యోతిర్దధత్ స్తోమ ఏవైవ స్తోమే స్తోమేస్తోమేస్తోమేస్తోమేవైవస్తోమేస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవస్తోమేవైవ బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి స బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సహ

సప్తదశకోసప్తదశంగ్యసప్తదశమంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతర్యంతి ప్రజామంతర్యంతి సప్తదశకోసప్తదశమంతర్యంతి ప్రజా సప్తదశమితి సప్తాదశం ప్రజాంతర్యంతర్యంతర్ప్రజాంతస్య ప్రజానంతర్యంతర్యంతర్ప్రజాంతస్య అంతర్యంతీత్యంతః వేంతి ప్రజాంతస్య ప్రజాంతస్యానంతరంతస్తస్య ప్రజాంతర్యంతి ప్రజామిది ప్రాజాం తస్యాంతరంతస్తస్య ప్రజాంతర్యంతి ప్రజాయాం ప్రజాయాం ప్రజాయాం యంతి ప్రజాయాం మే ప్రజాయాం యంతి ప్రజాయాం మే ప్రజాయాం మేతి ప్రజాయాం ప్రజాయాం మేత్యసతసతతి మే మేత్యసత అప్యసతసతత్యసతితిసతసతితి ఖలు ఖల్విది ఖలు వై ఇది ఖలు ఖల్విది ఖలు వై వై ఖల్విది ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞేన యజ్ఞేన వై ఖలు ఖలు వై యజ్ఞేన వై యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజమానో యజ్ఞేన వై వై యజ్ఞేన యజమానో యజ్ఞేన యజ్ఞేన యజమానో యజతే యజమానో యజతే యజమానో యజతే యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే యజతే య విజయేకస్యైక విపుంశం తస్యైక విపుంశమేక విపుంశం యస్యైక విపుంశమంతర్యంత్యంతర్యంతేక విపుంశం యస్యైక విపుంశమంతర్యంతి ఏక విపుంశమంతర్యంత్యంతర్యంతేక విపుంశమేక విపుంశమంతర్యంతి ప్రతిష్టాం ప్రతిష్టానంతర్యంతేక విపుంశమేక విపుంశమంతర్యంతి ప్రతిష్టాం ఏక విపుంశమిత్యేక విపుంశం అంతర్యంత ప్రతిష్టాం ప్రతిష్టానంతర్యంతం తర్యంత ప్రతిష్టాంతస్య తస్య ప్రతిష్టానం తర్యంతం తర్యంత ప్రతిష్టాంతస్య అంతర్యంతేత్యంతహయంతి ప్రతిష్టాంతస్య తస్య ప్రతిష్టాం ప్రతిష్టాంతస్యాంతరంతస్తస్య ప్రతిష్టాం ప్రతిష్టాంతస్యాంత ప్రతిష్టామిది ప్రతిష్టాం తస్యాంతరంతస్తస్య తస్యాంతర్యంతయంత్యంతస్తస్యాంతర్యంతి అంతర్యంతయంత్యంతరంతర్యంత ప్రతిష్టాయా ప్రతిష్టాయంత్యంతరంతర్యంత ప్రతిష్టాయా ప్రతిష్టాయా ప్రతిష్టాయంత్యంత ప్రతిష్టాయా మే మే ప్రతిష్టాయంత్యంత ప్రతిష్టాయా మే ప్రతిష్టాయా మే మే ప్రతిష్టాయా ప్రతిష్టాయా మేత్యమి మే ప్రతిష్టాయా ప్రతిష్టాయా మేపి ప్రతిష్టాయామిది ప్రతిష్టాయా మేత్యమి మే మేప్యసద సదపి మే మేప్యసద అప్యసద సదప్యప్యసది దీత్యసదప్యప్యసది అసది దీత్యసద సదితి ఖలు ఖల్విత్యసద సదితి ఖలు ఇది ఖలు ఖల్విదేది ఖలు వై వై ఖల్విదేది ఖలు వై ఖలు వై వై ఖల ఖల వై యజ్ఞాన యజ్ఞాన వై ఖల ఖల వై యజ్ఞాన వై యజ్ఞాన యజ్ఞాన వై వై యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన వై వై యజ్ఞాన యజమాన యజ్ఞాన యజమానో యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజతే యజమానో యజ్ఞాన యజ్ఞాన యజమానో యజతే యజమానో యజతే యజతే యజమానో యజమానో యజతేజస్య యజతే యజమానో యజమానో యజతేజస్య యజతేజస్య యజతే యజతేజస్య తృణవంతృణవ్యస్య యజతేజతేజస్య తృణవంతృణవన్యస్య యస్య తృణవమంతర్యంత్యంతర్యంతృణవన్యస్య తృణవమంతర్యంతి ప్రణవమంతర్యంత్యంతర్యంతృణవంతృణవంతర్యంచుతోనంతర్యంతృణవంతృణవంతర్యంచుతోర్ణవమిత్రీణవం అస్య నక్షత్రియా అన్ నక్షత్రియాం ప్రత్యస్య నక్షత్రియా అన్ జిత నక్షత్రియాం ప్రత్యస్య నక్షత్రియాం చ విరాజం విరాజం చ విరాజమంతరంతర్విరాజం చ విరాజమంతః విరాజమంతరంతర్విరాజం విరాజమంతర్యంతియంత్యంతర్విరాజం విరాజమంతర్యంతి విరాజమితి వీరాజం అంతర్యంతయంత్యంతరంతర్యంత్యుతృతృషయంత్యంతరంతర్యంత్యుతృషు ఎంత్యుర్దశ్వృదశయంత్యుర్దశమే అర్దశమేమర్దశ్వృదశమే ప్యపిమర్దశ్వృదశమే ప్యపిమేమేప్యసదసదపిమేప్యసద అప్యసదసదప్యప్యసన్నక్షత్రియాయాన్నక్షత్రియాయామసదప్యప్యసన్నక్షత్రియాయాం నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్రియాయాన్నక్షత్ర పరమోయోయః పరమః పరమోయ ఏవమేవయః పరమః పరమోయ ఏవం

అకామయేతాంతౌదాకామయేతాకుంసవర్గం అకామయేతాకుంసవర్గకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం లోకకుంసవర్గమకామయేతామకామయేతాకుంసవర్గం లోకం వర్గం లోకం లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావే యావ లోకకుంసవర్గకుంసవర్గం లోకం యావ సువర్గమితి సువాహగ్రం లోకమి యావే యావ లోకం లోకమి యావేతీతి యావ లోకం లోకమి యావేతి యావేతీతి యావే యావే ఋతౌ తావితి యావే యావే ఋతౌ ఇదితౌ తావితి ఋతావేతమేతం తావితి ఋతావేతం తావేతమేతం తౌ తావేతం ద్విరాత్రం ద్విరాత్రమేతం తౌ తావేతం ద్విరాత్రం ఏతం ద్విరాత్రం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతామవశ్యతాం ద్విరాత్రమేతమేతం ద్విరాత్రమవశ్యతాం ద్విరాత్రమపశ్యతామపశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమపశ్యతాంతం తమపశ్యతాం ద్విరాత్రం ద్విరాత్రమపశ్యతాంతం ద్విరాత్రమిది ద్విరాత్రం అపశ్యతాంతం తమపశ్యతామపశ్యతాంతమాధమపశ్యతామపశ్యతాంతమా తమాదం తమాహరతామహరతామాదం తమాహరతాం ఆహరతామహరతామాహరతాం తేన తేనాహరతామాహరతాం తేన అహరతాంతేన తేనాహరతామహరతాంతేన యజేతామయజేతాంతేనాహరతామహరతాంతేన యజేతాం తేనాయజేతామయజేతాంతేన తేనాయజేతాంతస్తతో యజేతాంతేన తేనాయజేతాంతదః యజేతాంతస్తతో యజేతామయజేతాంతదో వై తదో వై వైతస్తతో వై తౌ వై తౌ తౌ వై వై తౌ సువర్గకుంసువర్గం తౌ వై వై తౌ సువర్గం కౌసవర్గకోసవర్గం తౌ తౌ సువర్గం లోకం లోకకోసవర్గం తౌ తౌ సువర్గం లోకం సువర్గం లోకం లోకకోసవర్గకోసవర్గం లోకమైతామైతాం లోకకోసవర్గకోసవర్గం లోకమైతాం సువర్గమితి సువాగం లోకమైతామైతాం లోకం లోకమైతాం యో య ఐతాం లోకం లోకమైతాం య ఐతాం యో య ఐతామైతాం య ఏవమేవం ఏం విద్వాన్ విద్వామేవమేవం విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ విద్వామేవమేవం విద్వాన్ ద్విరాత్రేణ విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ విద్వాన్ విద్వాన్ ద్విరాత్రేణ ఇదితే ఇదితే ద్విరాత్రేణ విద్వాన్ విద్వాన్ ద్విరాత్రేణ ఇదితే ద్విరాత్రేణ ఇదితే ఇదితే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇదితే సువర్గకోసవర్గం ఇదితే ద్విరాత్రేణ ద్విరాత్రేణ ఇదితే సువర్గం ద్విరాత్రేణ ద్వితీరాత్రేణ ఇది దేశవర్గకోసవర్గం ఎదు దేదు దేశవర్గమేవ సువర్గం ఎదు దేదు దేశవర్గమేవ సువర్గమేవ సువర్గకోసవర్గమేవ లోకం లోకమేవ సువర్గకోసవర్గమేవ లోకం సువర్గమితి సువాగం దేవలోకం లోకమేవ లోకమేత్యేది లోకమేవ లోకమేది లోకమేత్యేది లోకం లోకమేది తౌ తావేది లోకం లోకమేది తౌ ఏతితౌ తావేత్యజితావైతామైతాన్ పూర్వేణ పూర్వేణైతాం తౌతావైతాం పూర్వేణ ఐతాం పూర్వేణ పూర్వేణైతామైతాం పూర్వేణాన్నాన్న పూర్వేణైతామైతాం పూర్వేణాన్నా పూర్వేణాన్నాగచ్చతామగచ్చతామన్నా పూర్వేణాన్నాగచ్చతామత్తరేణోత్తరేణాగచ్చతామన్నాన్నాగచ్చతామత్తరేణ ఉత్తరేణేత్యుదరేణ అభిప్రవః పూర్వం పూర్వమభిప్లవః పూర్వమహరః పూర్వమభిప్లవః పూర్వమహరః అభిప్రవ ఇత్యభిప్లవః పూర్వమహరః పూర్వం పూర్వమహర్భవతి భవత్యః పూర్వం పూర్వమహర్భవతి అహర్భవతి భవత్యః అహర్భవతి గతిర్గతిర్భవత్యః అహర్భవతి గతిః భవతి గతిర్గతిర్భవతి భవతి గతిరుత్తరముత్తరం గతిర్భవతి భవతి గతిరుత్తరం ఉత్తరేణేత్యుదరేణ అభిప్రవః పూర్వం పూర్వమభిప్లవః పూర్వమహరః పూర్వమభిప్లవః పూర్వమహరః అభిప్రవ ఇత్యభిప్లవః పూర్వమహరః పూర్వం పూర్వమగ్నిష్టామో జ్యోతిష్టామో అగ్నిష్టామో జ్యోతిష్టామో అగ్నిష్టామో పూర్వం పూర్వమగ్నిష్టామో జ్యోతిష్టామో జ్యోతిష్టామో అగ్నిష్టామః పూర్వం జ్యోతిష్టమగ్నిజ్యోతిష్టమగ్నిష్టామోర్వం పూర్వమగ్నిష్టామో అగ్నిష్టామోర్వమహరః అగ్నిష్టామైత్యగ్నిష్టామః పూర్వమహరః పూర్వం పూర్వమహర్భవతి భవత్యః పూర్వం పూర్వమహర్భవతి అహర్భవతి భవత్యః అహర్భవతి తేజస్తేజో భవత్యః అహర్భవతి తేజః భవతి తేజస్తేజో భవతి భవతి తేజస్తేన తేన తేజో భవతి భవతి తేజస్తేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఏదేవైవ తేజస్తేజ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ తేజస్తేజ ఏవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ఏవైవ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసం ఏవైవ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్నాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసం ఏవైవ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మ

ఉత్తరేతేన తేనోత్తర ఉత్తరేతేనానుష్ఠుభ నుష్ఠుభత్తేనోత్తర ఉత్తరేతేనానుష్ఠుభ ఉత్తరాదిత్యుదనుష్ఠుభోనుష్ఠుభత్తేనుష్ఠుభోధానుష్ఠుభత్తేనుష్ఠుభోధ

అదృక్ష్యేవమేవమసృక్ష్యదృక్ష్యేవం తపసి తపస్యేవమసృక్ష్యదృక్ష్యేవం తపసి ఏవంతపతి తపస్యేవమేవంతపతి ప్రజననం ప్రజననం తపస్యేవమేవంతపతి ప్రజననం తపసి ప్రజనం ప్రజనం తపసి తపసి ప్రజనమిచ్చధ్వమిచ్చధ్వం ప్రజనం తపసి తపసి ప్రజనమిచ్చధ్వం ప్రజననమిచ్చధ్వమిచ్చధ్వం ప్రజనం ప్రజనమిచ్చధ్వమిదిచ్ఛధ్వం ప్రజనం ప్రజనమిచ్చధ్వమిది ప్రజననమిది ప్రాజననం ఇచ్చద్ధమిచ్చద్ధమిదేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్య అయచ్చలేతే నైతేన అయచ్చలేచ్చలేతేనాయతనేనాయతనేనైతేనాయచ్చలేచ్చలేతేనాయతనేనాయతనేనాయతనేనాయతనేనైతేనైతేనాయతనేన శ్రామ్యన శ్రామ్యకాయతనేనైతేనైతేనాయతనేన శ్రామ్యత ఆయతనేన శ్రామ్యత శ్రామ్యకాయతనేనాయతనేన శ్రామ్యతేదీని శ్రామ్యకాయతనేనాయతనేన శ్రామ్యతేది ఆయతనేనేత్యాయతనేన శ్రామ్యతేదీని శ్రామ్యత శ్రామ్యతేతేత శ్రామ్యత శ్రామ్యతే ఆయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధనేనాయుధ

ఆదిత్యారక్షంతారక్షంతారక్షంతసాధారక్షంతారక్షంతసాధారక్షంతసాధారక్షంతారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షంతసాధారక్షం వసుభ్యోరుద్రేభ్య వసుభ్యోరుద్రేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోరుద్రేభ్య వసుభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య వసుభ్యేభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రాదిత్యేభ్యోరుద్రేభ్యోరుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాలిత ప్రాదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాలిత ప్రాజాయిత అజాయిత ప్రాజాయిత త్రీణి త్రీణి జాయిత ప్రాజాయిత త్రీణి అజాయిత త్రీణి త్రీణి జాయిత అజాయిత త్రీణి చత్రీణి జాయిత అజాయిత త్రీణి త్రీణి చత్రీణి త్రీణి శతాని శతాని చత్రీణి త్రీణి శతాని శతాని శతాని శతాని త్రయ త్రిమోషతం త్రయ త్రిమోషతం శతాని శతాని త్రయ త్రిమోషతం తస్మాద్యవైర్యతస్మాద్ రుద్రా తస్మాద్యవైర్యతస్మాద్ రుద్రా ఏర్యతేర్యత తస్మాద్రుద్రాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకాఘాతుకా తస్మాదాహురాహుస్తస్మాద్ధేతస్మాదాహురాహుస్తస్మాద్ధేతస్మాదాహురాహుస్తస్మాద్తస్మాదాహుశిఖిలకుంశిఖిలమాహుస్తస్మాద్తస్మాదాహుశిఖిలం ఆహుశిఖిలకుంశిఖిలమాహురాహుశిఖిలం వై వైశిఖిలమాహురాహుశిఖిలం వై వైశిఖిలకుంశిఖిలం వై మధ్యమం వై మధ్యమం మధ్యమం వై వైమధ్యమహరహర్మధ్యమం వై వైమధ్యమహ మధ్యమమహరహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహర్మధ్యమం మధ్యమహస్త్రిరాత్రస్య అహస్త్రిరాత్రస్య త్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్యాహరహస్త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య వివిత్రిరాత్రస్య త్రిరాత్రస్య త్రిరాత్రస్యేది త్రిరాత్రస్య వివిహితద్భివిహితత్ ఇదత్తద్భేదవైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతైర్యతై అథాతిరాత్రోతిరాత్రోథాథాతిరాత్ర ఏషామేషామతిరాత్రోథాథాతిరాత్ర ఏషామ్ ఇది దస్యాందస్యామిది ఘటస్యామకల్పేదామకల్పేదాంతస్యామిది ఘటస్యామకల్పేదాం

సహస్రతమేతాహోత్రే సహస్రతమీతి సహస్రాతమీ సా హోత్రే హోత్రే సాహోత్రే దేయాహోత్రే సాహోత్రే దేయ హోత్రే దేయాహోత్రే హోత్రే దేయేతి విదేయాహోత్రే హోత్రే దేయేతి దేయేతి విదేయాదేయేతి హోతారమో హోతారమితి దేయాదేయేతి హోతారం ఇది హోతారమో హోతారమితి హోతారం వై వై హోతారమితి హోతారం వై హోతారం వై వై హోతారమో హోతారం వా అభ్యతిరిచ్యతే వై హోతారమో హోతారం వా అభ్యతిరిచ్యతే వా అభ్యతిరిచ్యతే వై వా అభ్యతిరిచ్యతే యద్యదభ్యతిరిచ్యతే వై వా అభ్యతిరిచ్యతే యద్ అభ్యతిరిచ్యతే యద్యదభ్యతిరిచ్యతే అభ్యతిరిచ్యతే యద్యతే గరిచ్యతే యద్యతిరిచ్యతే అభ్యతిరిచ్యత ఇత్యభి అతిరిచ్యతే యద గరిచ్యతే గరిచ్యతే యద్యతిరిచ్యతే హోదా హోదా గరిచ్యతే యద్యతిరిచ్యతే హోదా అతిరిచ్యతే హోదా హోదా దరిచ్యతే దరిచ్యతే హోదానా ఆప్తస్యానా ఆప్తస్య హోదా దరిచ్యతే దరిచ్యతే హోదానా ఆప్తస్య అతిరిచ్యత ఇత్యలి ఇచ్యతే హోదానా ఆప్తస్యానా ఆప్తస్య హోదా హోదానా ఆప్తస్యాపయితాపయితానా ఆప్తస్య హోదా హోదానా ఆప్తస్యాపయిత ఆప్తస్యాపయితాపయితానా ఆప్తస్యానా ఆప్తస్యాపయితాథాపయితానా ఆప్తస్యానా ఆప్తస్యాపయితాథ ఆపయితాపయితాపయితాహురాహురథాపయితాపయితాహురాహురథాహురున్నేత్ర ఉన్నేత్ర ఆహురథాహురున్నేత్రే ఆహురున్నేత్ర ఉన్నేత్ర ఆహురాహురున్నేత్రే దేయాదేయోర్నేత్ర ఆహురాహురున్నేత్రే దేయా ఉన్నేత్రే దేయాదేయోర్నేత్ర ఉన్నేత్రే దేయేతి దేయోర్నేత్ర ఉన్నేత్రే దేయేతి ఉన్నేత్ర ఇత్యుదో నేత్రే దేయేతి దేయాదేయేత్యతిరిక్తాతిరిక్తేతి దేయాదేయేత్యతిరిక్తా వై వా అతిరిక్తేతి ఇత్యతిరిక్తా వా ఏషైషా వై వా ఏషా సహస్రస్య సహస్రస్యైషా వై వా ఏషా సహస్రస్య ఏషా సహస్రస్య సహస్రస్యైషైషా సహస్రస్యాతిరిక్తోతిరిక్తం సహస్రస్యైషా సహస్రస్యాతిరిక్తః సహస్రస్యాతిరిక్తోతిరిక్తం సహస్రస్య సహస్రస్యాతిరిక్త ఉన్నేతో ఉన్నేతాతిరిక్తస్సహస్రస్య సహస్రస్యాతిరిక్త ఉన్నేత అతిరిక్త ఉన్నేతోన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతత్విజా మృత్విజా ఉన్నేతాతిరిక్తోతిరిక్త ఉన్నేతత్విజా అతిరిక్త ఇత్యతిరిక్త ఉన్నేతత్విజా మృత్విజా ఉన్నేతోన్నేతత్విజామథత్విజా ఉన్నేతోన్నేతత్విజామథ ఉన్నేతేత్యుత అర్పిజామథ సత్విజా మృత్విజామథ హురాహుర సత్విజా మృత్విజామథాహు సరస్యేభ్యోగేయాదేయా ప్రాకృత్యాశంభశర్మూసో అథావరావరసాథావర్బ్రహ్మణే విభాగం బ్రహ్మణే తృతీయం తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధే తృతీయం బ్రహ్మణే బ్రహ్మణే తృతీయమగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధే తృతీయం తృతీయమగ్నిధ ఐంద్ర అగ్నిధ ఐంద్ర ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై వా ఐంద్రోగ్నిధేగ్నిధ ఐంద్రో వై అగ్నిధైత్యగ్నిధే ఐంద్రో వై వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా బ్రహ్మా వా ఐంద్ర ఐంద్రో వై బ్రహ్మా వై బ్రహ్మా బ్రహ్మా వై వై బ్రహ్మా వైష్ణవో బ్రహ్మా బ్రహ్మా వైష్ణవో బ్రహ్మా వైష్ణవో అగ్నేద్యథా అగ్నేద్యథాయథాగ్నేరగ్నేద్యథైవయథాగ్నేరగ్నేద్యథైవ బహురూపేతి బహురూపా సాధే యాదే యాసా సాధే యేతి ఇతి దే యాసా సాధే యేతి దే యేతి ఇతి దే యాదే యేత్తథా సాధే ఇతి దే యాదే యేత్తథా ఇత్యథా సాధే ఇతి తథా హురా హరతే ఇతి తథా హో తథా హురా హరతా సా హర్యా యా హరతా సా హర్యా ఆ హర్యా యా హరా హర్యాద్విరూపాద్విరూపా యా హరా హర్యాద్విరూపా యాద్విరూపాద్విరూపాయాద్విరూపోభైతగేణ్యభైతగేనేద్విరూపాయాద్విరూపోభైతగేణీ విరూపోభైతగేణ్యభైతగేనేద్విరూపాద్విరూపోభైతగేనేసాభైతగేనేద్విరూపాద్విరూపోభైతగేనేసా యూపేతి ద్వి రూపా భైతగేణేసా సో భైతగేణ్యభైతగేణేసా దేయా సో భైతగేణ్యభైతగేనేసా దేయా భైతగేణేభైతేణీభైతేణీ సాదే యాజే యాసా దేయేతి సహస్రస్ అస్వస్తు హి బ్రూదామబ్రూదామితి ్రూతామబ్రూదామిత్యబ్రూతాకుంసో బ్రూతామిత్యబ్రూతాకుంస అబ్రూతాకుంససో బ్రూతామబ్రూతాకుంసయమోయమస్సో బ్రూతామబ్రూతాకుంసయమ సయమోయమస్తుమేకస్యామేకస్యామస్తుమేకస్యామేకస్యామోయమేకస్యాం వీర్యం వీర్యమేకస్యామోయమేకస్యాం వీర్యం ఏకస్యాం వీర్యం ఏకస్యామేకస్యాం వీర్యం పరి పరి వీర్యమేకస్యామేకస్యాం వీర్యం పరి పరి వీర్యం వీర్యం పర్యవశ్యద పశ్యత్ పరి వీర్యం వీర్యం పర్యవశ్యద పశ్యద పశ్యద పరి పరి వశ్యదియమియమ పశ్యత్ పరి పరి వశ్యదియం అవశ్యదియమియమ పశ్యద పశ్యదియం వై వాయమ పశ్యద పశ్యదియం వై వియం వై వాయమియం వా అస్యాస్య వాయమియం వా అస్యా వా అస్యాస్య వై వా అస్య సహస్రస్య సహస్రస్యాస్య వై వా అస్య వీర్యం విభక్తి విభక్తి వీర్యం విభక్తి అర్థేత్రేతస్వస్వేత్యవయోర్యవయోరేతస్వస్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయోర్వేత్యవయ సర్వే బ్రూతాను బ్రూతాము సర్వే వై సర్వే వై వై సర్వే సర్వే వా ఏతదేతద్వై సర్వే సర్వే వా ఏతద్ ఏతదేతద్వై వా ఏతదేతస్యామేతస్యామేతద్వై వా సా రోహిణీ పింగళా పింగళా రోహిణీ సా రోహిణీ పింగళా

ఉదయస్మాదైరోహిణ్యా తస్మాదైరోహిణ్యా తస్మాద్రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా తస్మాద్రోహిణ్యా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకాయిణ్యకాయిణ్యా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకాయిణ్యా పింగళైకహాయిణ్యా పింగళయా పింగళైకాయిణ్యా సోమగో సోమమేకహాయిణ్యా పింగళయా పింగళైకహాయిణ్యా సోమం ఏకహాయిణ్యా సోమగో సోమమేకహాయిణ్యైకహాయిణ్యా సోమం క్రీణీయాత్ క్రీణీయాత్ సోమమేకహాయిణ్యైకహాయిణ్యా సోమం క్రీణీయాత్ ఏకహాయిణ్యేత్యేకహాయిణ్యా సమంగ్రీణీయాత్ స్వమగో సమంగ్రీణీయాత్యోయ్రీణీయాత్ స్వమగో సమంగ్రీణీయాద్య క్రీణీయాద్యోయ క్రీణీయాత్ క్రీణీయాద్య ఏమేమయ్యీణీయాత్ క్రీణీయాద్య ఏమేమయ్యోయ ఏం విద్వాన్ విద్వానేమయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేమేం విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా విద్వానేమేం విద్వాన్ రోహిణ్యా విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా విద్వాన్ విద్వాన్ రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా విద్వాన్ విద్వాన్ రోహిణ్యా పింగళయా రోహిణ్యా పింగళయా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయిణ్యైకహాయిణ్యా పింగళయా రోహిణ్యా రోహిణ్యా పింగళైకహాయిణ్యా పింగళైకహాయిణ్యైకహాయిణ్యా పింగళయా పింగళైకహాయిణ్యా సోమగో సోమమేకహాయిణ్యా పింగళయా పింగళైకహాయిణ్యా సోమం ఏకహాయిణ్యా సోమగో సోమమేకహాయిణ్యైకహాయిణ్యా సోమం క్రీణాతి క్రీణాతి సోమమేకహాయిణ్యైకహాయిణ్యా సోమం క్రీణాతి ఏకహాయిణ్యేత్యేకహాయిణ్యా సోమం క్రీణాతి క్రీణాతి సోమగో సోమం క్రీణాతి త్రయస్త్రిఘోషదా క్రీణాతి సోమగో సోమం క్రీణాతి త్రయస్త్రిఘోషదా క్రీణాతి క్రీణాతి త్రయస్త్రిఘోషదా క్రీణాతి క్రీణాతి త్రయస్త్రిఘోషదా త్రయత్రిఘోషదా చైవైవ శుక్రీదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవేదేనైవే ఇంద్రాయ అవేశయన్నింద్రాయేంద్రాయ వేషయన్న వేషయన్నింద్రాయోదేహ్యుదేహీంద్రాయ వేషయన్న వేషయన్నింద్రాయోదేహి ఇంద్రాయోదేహ్యుదేహీంద్రాయేంద్రాయోదేహీంద్రాయేంద్రాయోదేహీ ఉదేహీచేచ్యుదేహీంద్రుదేహీంద్రుదేహీంద్రుదేహీచ్యుదేహీ రోహిణీ రోహిణీ సా రోహిణీ సా రోహిణీ రోహిణీ సా రోహిణీ లక్ష్మణా రోహిణీ లక్ష్మణా రోహిణీ రోహిణీ లక్ష్మణా పష్టౌహి పష్టౌహి లక్ష్మణా రోహిణీ రోహిణీ లక్ష్మణా పష్టౌహి లక్ష్మణా పష్టౌహి పష్టౌహి లక్ష్మణా లక్ష్మణా పష్టౌహి వార్తృగ్ని రూపకం రూపం వార్తృగ్ని పష్టౌహి పష్టౌహి వార్తృగ్ని రూపం వార్తృగ్ని రూపకం రూపం వార్తృగ్ని వార్తృగ్ని రూపం కృత్వా కృత్వా రూపం వార్తృగ్ని వార్తృగ్ని రూపం కృత్వా రూపం కర్తా కర్తా రూపకం రూపం కర్తా అప్సు ప్రప్రాప్సు ప్రావేశయన్ అప్సేత్యరోషోత్

పరస్తాదేతమేతం పరస్తరస్తాదేతమిదీక్ష్యేతం పరస్తరస్తాదేతమిది ఏతమేతమిదియాేతమేతమిదియాేతీతివరవర కళ్యాణీ కళ్యాణీ వర ఏవై వర కళ్యాణీ వర కళ్యాణీ కళ్యాణీ వరోవర కళ్యాణీ రూపసమర్థ కళ్యాణీ కళ్యాణీ రూపసమర్థా కళ్యాణీ కళ్యాణీ పశుభిర్మా పునర్మా పునర్మా పునర్మా పునర్మా పునర్మా పునర్మా పునర్మా పునర్మా మా మా మిషతాద్ మిషతాద్ మా మా మిషతాద్

ఏదేదైవేద ఏం వేద వేదైవేదం వేదతయాతయా వేదైవేదం వేదతయా వేదతయాతయా సహతయాేదేదయాద్రమాగ్నేద్రమో సహతయాతయా సహాగ్నేద్రం సహాగ్నేద్రమాగ్నేద్రగో సహతాగ్నేద్రం పరేత్యాగ్నేద్రగో సహతాగ్నేద్రం పరేత్య ఆగ్నేద్రం పరేత్యేద్రమాగ్నేద్రం పరేత్య పురస్తరస్తరేత్యాగ్నేద్రమాగ్నేద్రం పరేత్య పురస్తాద్ ఆగ్నేద్ధమిత్యాగ్నేద్ధం పరేత్య పురస్తాత్ పరేత్య పురస్తాత్ ప్రదీక్ష్యాం ప్రదీక్ష్యాం పురస్తాత్ ప్రదీక్ష్యాం పరేత్య పురస్తాత్ ప్రదీక్ష్యాం పరేత్య పురస్తాత్ ప్రదీక్ష్యాం పరేత్య పురస్తాత్ ప్రదీక్ష్యాం ఇదత్తద్వితరైరయేథామైరయేథాంతద్వితరైరయేథాం తత్రైరయేథామి ఏధా విభక్తం వైత్రరాత్రేత్రరాత్రే వైవైత్రరాత్రే సహస్రము సహస్రం త్రిరాత్రే వైవైత్రరాత్రే సహస్రం త్రిరాత్రే సహస్రము సహస్రం త్రిరాత్రే త్రిరాత్రే సహస్రము సహస్రీము సహస్రీము సహస్రం త్రిరాత్రే త్రిరాత్రే సహస్రము సహస్రీ త్రిరాత్రైతి త్రిరాత్రే సహస్రము సహస్రీము సహస్రీము సహస్రము సహస్రము సహస్రీమేవైవ సహస్రీము సహస్రము సహస్రము సహస్రీమేవ సహస్రస్ ఏ వైనా మేనా మేవైనా మాత్రం కరోతి రూపాణి కరోతి రూపాణి జుహోతి రూపాణి జహోతి రూపై రూపేత్యుహోతి రూపాణి జహోతి రూపై రేవైవ రూపేత్యుహోతి జహోతి రూపై రేవ రూపై రేవైవ రూపై రేవైనా మేనా మేవ రూపై రేవైనా ఏవైనా మేనా మేవైనా గుంసకుంసమేనా మేవైనా గుంసం ఏనా గుంసకుంసమేనా మేనా గుంసమర్థయత్యర్థైత సమేనా మేనా గుంసమర్థయతి అర్థయత్యర్థైర్థకం సమర్థైర్థస్యా కర్ణమాకర్ణం కర్ణమాజపేద్యపేదాకర్ణం కర్ణమాజపేద్ ఆజపేద్యపేదాజపేదిరేజపేదాజపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జపేదిరే జప ప్రియే సరస్వతి ప్రియే ప్రియ సరస్వతి సరస్వతి ప్రియే ప్రేది ప్రేది ప్రియ సరస్వతి సరస్వతి ప్రియే ప్రేది ప్రియే ప్రేది ప్రేది ప్రియే ప్రియే ప్రేది మహిమే ప్రేది ప్రియే ప్రియే ప్రేది మహి ప్రేది మహిమే ప్రేది ప్రేది మహి విశ్రుతి విశ్రుతి మహి ప్రేది ప్రేది మహి విశ్రుతి మహి విశ్రుతి విశ్రుతి మహి మహి విశ్రుత్యేతాన్యేతాని విశ్రుతి మహి మహి విశ్రుత్యేతాని విశ్రుత్యేతాన్యేతాని విశ్రుతి విశ్రుత్యేతాని చేత ఏతాని విశ్రుతి విశ్రుత్యేతాని చే విశ్రుతి దివి శ్రుతి ఏతాని చేత ఏతాన్యేతాని చే అగ్నియే అగ్నియేత ఏతాన్యేతాని చే అగ్నియే తే అగ్నియే అగ్నియేతే అగ్నియే నామాని నామాన్యగ్నియేతే అగ్నియే నామాని అగ్నియే నామాని నామాన్యగ్నియే అగ్నియే నామాని సుకృతము సుకృతం నామాన్యగ్నియే అగ్నియే నామాని సుకృతం నామాని సుకృతము సుకృతం నామాని నామాని సుకృతం మామా సుకృతం నామాని నామాని సుకృతం మా సుకృతం మామా సుకృతము సుకృతం మా దేవేషు దేవేషు మా సుకృతము సుకృతం మా దేవేషు సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు మామా దేవేషు బ్రూతాత్ బ్రూతాత్ దేవేషు మామా దేవేషు బ్రూతాత్ దేవేషు బ్రూతాత్ బ్రూతాత్ దేవేషు దేవేషు బ్రూతాదిది బ్రూతాత్ దేవేషు దేవేషు బ్రూతాదిది బ్రూతాదిది బ్రూతాత్ బ్రూతాదిది దేవేభ్యో దేవేభ్య ఇది బ్రూతాత్ బ్రూతాదిది దేవేభ్య ఇది దేవేభ్యో దేవేభ్యది దేవేభ్య ఏవైవ దేవేభ్యది దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైన వేనమేవ దేవేభ్యో దేవేభ్య ఏవైనం ఏవైన వేనమేవైవైనమైన ఏవైవైనమా ఏనమైనమేన మావేదయతి వేదయత్యైనమేన మావేదయతి ఆవేదయతి వేదయత్యావేదయత్యన్మను వేదయత్యావేదయత్యను వేదయత్యన్మను వేదయతి వేదయత్యన్వేనమేనమను వేదయతి వేదయత్యన్వేనం అన్వేనమేనమన్నేనం దేవాదేవాం దేవా దేవా ఏనమేనం దేవాబుధ్యందే బుధ్యందే దేవా ఏనమేనం దేవాబుధ్యందే దేవాబుధ్యందే బుధ్యందే దేవా దేవాబుధ్యందే బుధ్యంత ఇది బుధ్యందే.